అరవై ఒక్క గ్రంథ సంఖ్య. రామ, శాస్త్రం రాజులకే చెప్పాలి. తత్వశాస్త్రాన్ని సహజమైన అతర్వివేకం కల నీ బోటి మహానుభావులకే చెప్పాలి. నీకు చక్కని ప్రణాళికతో ఈ తత్వవిద్యను ఉపదేశించాలని అనుకుంటున్నాను. అందువల్ల నా గ్రంథ ప్రణాళిక ఏమిటో నీకు ముందుగానే చెప్పేస్తాను. నిద్రపోయేవాడి ముందర దీపం పెట్టినా లాభం లేదు. మెలకువగా ఉన్నవాడికి ఎదురుగుండా దీపం ఉంటే దన్న వస్తువులు కనిపిస్తూనే ఉంటాయి. నీలాంటి సహజ వివేకం గలవారికి నేను చెప్పబోయే ఈ మోక్ష సంహితను వింటే చాలు, మోక్షం లభించి తీరుతుంది, ఈ ప్రపంచభ్రాంతి తొలగుతుంది. నేను ఉపదేశించే ఈ మోక్ష సంహితలో మొత్తం 32,000 శ్లోకాలు ఉంటాయి. దీనిలో 6 ప్రకరణాలు ఉంటాయి. ప్రతి ప్రకరణంలోనూ మంచి కథలు ఉంటాయి. అవి మేము యుక్తులతో చెప్పిన విషయాలకు దృష్టాంతాలుగా పనిచేస్తాయి. నేనుపదేశించే ప్రకరణాలేవంటే, మొదటిది వైరాగ్య ప్రకరణం. వానలేని చోట మొక్కలు సరిగా పెరగవు. అయినా రోజూ శ్రద్ధగా నీళ్లు పోస్తే అలాంటి చోట కూడా పెరటి మొక్కలు బాగానే పెరుగుతూ ఉంటాయి. అలాగే ఎంతటి అనురాగబద్ధుడైనా సరే ఈ వైరాగ్య ప్రకరణం జాగ్రత్తగా వింటే, సరిగ్గా మనం చేస్తే వైరాగ్య సంపన్నుడు కాకమానడు. ఈ ప్రకరణంలో 1,500 శ్లోకాలున్నాయి. రెండవది ముముక్షు వ్యవహార ప్రకరణం. దీనిలో 1,000 శ్లోకాలున్నాయి. దీనిలో మోక్షం కావాలనే కోరిక గలవారు ఏ రకమైన వ్యవహారం చెయ్యాలో దానిని వివరించాను. మూడవది ఉత్పత్తి ప్రకరణం. దీనిలో 7,000 శ్లోకాలున్నాయి. ఈ ప్రపంచానికి ఉత్పత్తి ఎలా జరుగుతోందంటే, కలలోని పదార్థాలకు ఎలా జరుగుతోందో అలానే జరుగుతోంది. ఇది ఒక మనోరాజ్యం, ఇది ఒక గంధర్వ నగరం, ఇది గోడలేని ఆయసర్. 78 బొమ్మ. ఆ బొమ్మలో కనిపించే నిప్పుకి అగ్నిధర్మం ఎంత ఉందో ఈ జగత్తుకి సత్యత్వం అంతే ఉంది. రామ, మరో ఉదాహరణ చెబుతాను. ఓ మేధావి 6 బయట పట్టెమంచం వేసుకుని దానిమీద వెల్లకిలా పడుకొని నోటినిండా నీళ్లు పోసుకుని ఉఫ్ అని బలంగా ఆకాశంలోకి ఉమ్మేశాడు. ఆ తుంపరలన్నీ గాలిలోకి ఎగిరి చెల్లా చెదరైనాయి. అది చూసి ఆ మహామేధావి, ఆహా, ఆకాశంలో గొప్ప సరస్సు వెలిసింది అని గంతులు వేశాట. ఈ ప్రపంచం యొక్క ఉత్పత్తి కూడా అలాంటిదే. ఉత్పత్తి ప్రకరణంలో ఇట్టి ఈ జగదుత్పత్తిని గూర్చి వివరించబోతున్నాను. 4వది స్థితి ప్రకరణం. దీనిలో 3,000 శ్లోకాలుంటాయి. ప్రపంచం యొక్క స్థితి ఇంత విస్తారంగా కనిపిస్తోంది గదా, ఇదేమిటని ప్రశ్న పుడుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో కనిపించే ద్రష్టాదృశ్యము, భోక్తా భోగ్యము, కర్తాకరణము అన్నీ ఆ పరబ్రహ్మమే అని, అధిష్టానంలో ఉన్న చైతన్యమే ఈ ప్రపంచస్థితికి హేతువని ఆ ప్రకరణలలో నేను వివరిస్తాను. 5వది ఉపశమ ప్రకరణం. ఇది పరమ పవిత్రమైనది. ఇందులో 5,000 శ్లోకాలుంటాయి. అది ఇది వాడు వీడు నువ్వు నేను అనే ఈ భ్రాంతులన్నీ ఈ ప్రకరణం వల్ల అపశాంతి పొందుతాయి. ఈ ప్రకరణంలోని విషయాలు మనస్సుకి పడితే ఈ సంసారమంతా రాతిమీద శుద్ధముక్కతో వేసి చెరిపేసిన బొమ్మలాగా కనిపించి కనిపించకుండా ఉంటుంది. అంటే ఈ ప్రకరణం మనస్సుకు పట్టినవాడు జీవన్ముక్తుడవుతాడు. కనుక వాడు శరీరాన్ని ధరించి ఉన్నా కూడా సంసారమోహాలు వాణ్ణి బంధించవు. అంతేగాక ఈ ప్రకరణం బాగా మననం చేసినవాడికి ఈ సంసారమంతా కుందేటి కొమ్ములాగా అసలే లేనిదని అవగతమవుతుంది. 6వది నిర్వాణ ప్రకరణం. ఇదే చివరిది, ఇదే అన్నిటికన్నా పెద్దది. దీనిలో 14,500 శ్లోకాలున్నాయి. దీన్ని సరిగా తెలుసుకుంటే సకల సంకల్పాలు అంతరించి నిర్వాణమనే శ్రేయస్సు లభిస్తుంది. వాడికి శరీరం ఉన్నా సరే అశరీరుడవుతాడు.